చట్టాలు చదువుతావేంటి? మీకోసం రాజమందిరంలో పంచపక్ష ప్రమాణాలు సిద్ధంగా ఉన్నాయి. ఉన్నాయిలే, అయినా తింటే తప్పేంటి? వాసనకే నోరూరిపోతోంది. తప్పేంటూ మీకు బాగా తెలుసు యువరాజ. మీది రాజకుటుంబం, మాది తక్కువ జాతి. అయితే సరే, మాహిష్మతి యువరాజుగా ఆజ్ఞాపిస్తున్నాను. తినిపించు మామా.